213 హ్రీంకారారణి హరిణి సం షా హ్రీంకారారణి హరిణి హ్రీంకారైక దేశభూత మారో విద్యా తత్కా ర్యానం తయ గహనే వ్యాఘ్రాదినామివ భయ హేతునాం వేళ దహష్ ప్రవేశత్వ ధర్మ సామేన హ్రీంకారస్య ఆవతత్వం తథాచారణ్యమిన హ్రీంకార ఇతి ఉపమో తర్పద సమాసం తత్రే సంసతి యథా రెండు పురుషజ్ఞ శీఘ్రం దృష్టిపథం గతాహరిణి ఏణీద్యభావ నిశ్చయేన తదభిగ మఫల ప్రాప్తి సాధనత మనగ ధీరపురుషస్య తథా నిరంతర భక్తిభజన పర ప్రాణీ ఉపాసనా పరిపాకమహిన్న అపరోక్షీకృత జ్ఞాన పూర్వకంభరుపకరణేన నందం ప్రాపయతీతి తయోః భాసః తమేవ విదిత్వాతి మృత్యుమేతి ఇతి ఓం హ్రీంకారారణ్యహరిణ్యే నమః. ఆం వి హ్రీంకారవాచ్యార్థమా ఏక డేమైనమాయ అవిద్యమయ్యు తత్కార్యములు బమ్ములు ఆ కారణముచ్చేత గహనారణ్యములు భయోకములైన వ్యాఘ్రాదుల యునికి వలన దుష్ప్రవేశమవుండును. అట్టి దుష్ప్రవేశకరూప ధర్మ సామ్యముచేత 318 లలితా త్రిశతి భాష్య కారమునకు అరణ్యోపమితత్వము చెప్పబడినది అరణ్యముతో పోల్చబడినదని భావము. కాగా అరణ్యము వంటి హ్రీంకారము హ్రీంకారారణ్యమని సర్వత్రా ఉపమితోత్తర సమాసము భాసనీయము. ఈ రీతిగా అర్థము చెప్పికొనగా అరణ్యములో ప్రవేశించిన ధీర పురుషునకు వెంటనే హరిణి లేడి దృష్టి పథమునకు రాగా వ్యాఘ్రాదులు అచట లేవను నిశ్చయము కలుగును. అట్టి నిశ్చయము కలిగినంతనే యా యరణ్యము ప్రవేశార్హ రూపమైన ఫలప్రాప్తి సాధనత్వమును తెలియజేయును. ఆ రీతిగా నిరంతర భాక్యసేవాపరులైన ప్రాణులకు ఉపాసనా పరిపాక మహిమచేత అజ్ఞానము తొలగి అపరోక్ష జ్ఞానానుభవము వలన భయము నపాకరించుట పోగొట్టుట ద్వారా ఆనందానుభూతిని కలిగించునది గావున అరణ్యసంచారిణి అయిన పరమేశ్వరి పోల్చబడినదని భావము. తమేవ విదిత్వా తిమృత్యుమేతి ఆ బ్రహ్మవస్తువును తెలుసుకొనినవాడు మృత్యువు నధిగమించిపోవుచున్నాడు అను శృతినచనము వలన పరమేశ్వరి యొక్క అపరోక్ష సాక్షాత్కారము వలన జననమరణ గూప సంసారబంధము నుండి ముక్తు అమృతత్వమును మోక్షమును పొందునని భావము.